నిర్భయత్వం 10వది. భయాలకు సామాన్యంగా కారణాలు లేకపోయినా వాటిని పరిశీలించకపోతే అవి గట్టిగా పేర్కొని పోతాయి. భయం ప్రమాదానికి దారితీస్తుంది. స్వీయ సంరక్షణ శరీరాన్ని కాపాడుకుంటూ ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండే మూల ప్రవృత్తి. ఈ ప్రవృత్తి కొంతమట్టుకు ఉపయోగపడుతుంది, కానీ అది జీవితంలో ఒక మనోరోగంగా మారకూడదు. భయం ఎప్పుడైతే ఒక మానసిక రోగంగా తయారవుతుందో అప్పుడు ఆధ్యాత్మిక శక్తులు నిద్రాణమై ఉండిపోతాయి. భయాలను ఎప్పుడూ పరిశీలించరు, అందుకే అవి మానవ జీవితాన్ని వాటి అదుపులో పెట్టుకోగలుగుతున్నాయి. భయాలను ధైర్యంతో పరిశీలించవలను. భయాలకు రెండు ముఖ వైఖరులు ఉన్నాయి. నాకున్నది నేను పోగొట్టుకునవచ్చును, నాకు కావాల్సింది నేను పొందకపోవచ్చును. ఈ రెండు ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు. నీ మంత్రాన్ని నువ్వు స్మరించుకున్నప్పుడు లేక నీ అంతరంగంలో దైవాన్ని జ్ఞప్తిలో తెచ్చుకున్నప్పుడు ఈ ఆలోచనలు రావు. నిర్భయత్వం చాలా ముఖ్యం. ఏ భయము మనసులో రాకుండా ఉండటానికి వ్యక్తి ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక ఆనందంలో ఉండవలను. దేవుడు మనతో ఉన్నాడని, మనం దేవునితో ఉన్నామని తెలిసినప్పుడు నిర్భయత్వం కలుగుతుంది.